అదే నీవు అదే నేను అదే గీతం పాడన అదే నీవు అదే నేను అదే గీతం పాడన కథైనా కలైనా కనులలో చూడన అదే నీవు అదే నేను అదే గీతం పాడన అదే నీవు అదే నేను అదే గీతం పాడన గూడు చేసుకున్నాము అదే స్నేహము అదే మోహము అదే స్నేహము అదే మోహము అది అంతం ఏది లేని గానము అదే నీవు అదే నేను అదే గీతం పాడన కథైనా కలైనా కనులలో చూడన నీవు అదే నేను అదే గీతం పాడు.